அஸ்மத்குருப்பியோ நம, அஸ்மத்பரமகுருப்பியோ நம, அஸ்மத்சர்வகுருப்பியோ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம. ஸ்ரீ ஷடகோ ஸ்ரீமதே ஷடகோபாய நம. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹசிரசாக்கோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம். அயோத்யா பட்டணமுனந்து பக்துலதோ பாகவதுலதோ பரிவேஷ்டின்சையுன்ன ஸ்ரீ சீதாராமச்சந்திரஸ்வாமி பாதாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹசிரமுல ஆச்சரிஞ்சி ஸ்ரீ சடாரி வேதம் 1வ சதகமு 3வ தசகமு 9வ பாசுரமு. நின்ன பாசுர அர்த்தாண்ணி பிரதிபதார்த்தமும் தெலுசுக்குன்னாம். பரமாத்மா நாராயணுடு அனே விஷயாண்ணி ஈ 3வ பத்துலோ అంటే ఈ 3వ తిరువాయిమలి 3వ 10 అంటారు దీన్ని. పొత్తు అంటే మరల 100 అని వస్తుంటుంది అర్థం. అలా దీని ఎందు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరి లోకమంతా గొప్పగా భావించేటటువంటి వారు కదా వీరు ముగ్గురు కూడా, మరి గొప్పవారే. చాలా విషయాలలో మనకి సమానత్వము కనిపిస్తూ ఉంటుంది. మరి వారేం తక్కువ వారు కాదు. సామాన్యుల ఆ విష్ణుమూర్తి యొక్క శరీరమునందు స్థానాన్ని సంపాదించటము అని అంటే లక్ష్మీదేవి సాధించింది. ఆ తల్లి సమస్తము ఆయనకి అర్పణ చేసేసింది. సర్వము అర్పించడంలో లక్ష్మీదేవే. అంతటి గొప్ప స్థితి వీరిది కూడా, పరమశివునిది, బ్రహ్మదేవునిది. మరి తన శరీరంలో ఉన్నారు వీరు. తపస తోషిషస్తేన విష్ణునా ప్రభవిష్ణునా స్వపార్శ్వే దక్షిణే శంభోర్ నివాస పరికల్పిత అంటూ మనకి 24000 పడి అనే దాంట్లో కనిపిస్తూ ఉన్నది ఈ శ్లోకం. తపస్సు చేశాడు పరమశివుడు విష్ణుమూర్తిని గుర్చి. ఆయన సంతోషించి తన పార్శ్వమునందే ఒక ప్రక్కని దక్షిణ భాగంలో ఉంచుకున్నాడు అని మనకి చెప్తూ ఉన్నారు. మరి ఈ బ్రహ్మదేవుడేమో నాభిలోనే ఉన్నాడు. వీరిని అలా ఉంచుకోవటంలో ఏమిటంటే, పసిబిడ్డని తల్లి చంకనెత్తుకొని ఉంచుకుంటుందట ఎప్పుడూను. అలా ఎందుకోసము అంటే, స్తనంధయ ప్రజయి పాలు తాగే బిడ్డ తాయి ములయ్యై అహలిల్ నాకు కొట్టు మా పోలే. ఆ బిడ్డకి ఎప్పుడైతే నోరు ఎండిపోతూ ఉంటుంది ఆ స్తనాన్ని ఆ తల్లి బిడ్డకి నోట్లో పెడుతూ ఉంటే తాగుతూ ఉంటుంది. ఆ నో ఎండిపోయిన నోరు ఆ దాహం తీరిపోతూ ఉంటుంది ఆ బిడ్డకి. అంటే బిడ్డని ఎలా అయితే తల్లి సంరక్షించుకుంటూ ఉంటుందో అలా తిరునాభికమలత్తిలే తన యొక్క తిరునాభికమలమునందు ఉంచాడలా. ఇద్దరిని కూడా అక్కడే ఉంచాడు అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది అర్జునుడికి కనిపించినప్పుడు. అంటే కుడి భాగమునందు కమలములో కూడా కుడి భాగమునందు పరమశివుడు, ఇటు ఎడమ భాగమునందు బ్రహ్మదేవుడు ఉండి ఉంటారు. మనం అలా అర్థం చేసుకోవాలి. అలా చెప్తూ ఉన్నారు వీరు కూడా. కనుక అంటే ఎంత దగ్గర ఈ ఇద్దరు కూడా. మరి అలాంటిది ఇంకా ఎటువంటిది అని అంటే, ఒక్కొక్కసారి కావేరీ నదికి వరదలు వస్తూ ఉంటే ఆ అడవిలందాన్ అనేటటువంటి ఆ ప్రాకారము, ప్రథమ ప్రాకారము చాలా పెద్దది. దాని లోపల ఇంకా మిగిలినటువంటి ప్రాకారాలు చేరిపోతారట అందరూ కూడా. ఎందుకోసం? రక్షణ కోసం. మరి అంతటి గొప్ప శ్రీరంగ క్షేత్రము ఉంటే భయమేమున్నది అక్కడ? అలా వారు రక్షణ పొందుతూ ఉంటారు. అలాగే అసలు రక్షించటానికే అవతారాలకి వస్తూ ఉంటాడట ఆయన. ఆయన చేసే పని ఏమిటంటే అవతారాలకి దేనికండి వచ్చేది? మరి ఇదేమన్నా ఇక్కడికి వస్తే సన్మానాలు చేస్తారా, లేకుంటే ఏమైనా అన్ని గొప్పవాడు వచ్చాడు అని చెప్పి పూజలు చేస్తారా? ఏమీ చేయరు, తెలుసుకోలేరు. పైగా నువ్వు అందుకు వచ్చావా, ఇందుకు వచ్చావా, అసలు నువ్వెవడం, ఇటు ఈ ప్రాంతానికి రావటానికి దక్షిణ దేశం నీదా, ఆర్యావర్తం నీది, అటుపో అనేటటువంటి వాళ్ళు రామావతార కాలంలో అప్పటికే కాదు ఇప్పటికే ఉన్నారు చాలామంది. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడనేవాళ్ళు. మరి అలాగే శ్రీకృష్ణస్వామిని శిశుపాలుడు మొదలైన వాళ్లే కాక ఎందరో నిందించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి గొప్పవాళ్ళు అన్నమాట వీరి మధ్యకి వస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆయన ఎటువంటి వాడండి? శీలహకయేష తవహంత దయైక సింధో, నువ్వు ఎందుకు వస్తూ ఉన్నావయ్యా ఇలాగు అని అంటే కొరతళవాను చెప్పారు, నువ్వు నీ శీలం అసలు అంటే నీ నడవడిక నీ ప్రవర్తన దయైక సింధో దయాసముద్రుడు అయ్యా నువ్వు, ఎందుకోసం వస్తూ ఉన్నావంటే పృథక్ జనపదే జగదండ మధ్యే, నీవా మొత్తము పరబ్రహ్మవి, ఈ బ్రహ్మాండములు మరి ఎన్ని కోట్లు ఉన్నాయో అంతము లేదు కదా, గెలాక్సీలు కానీ నక్షత్ర పాలపుంతలు కానీ ఎన్ని కోట్లు ఉన్నాయండి, ఈ మొత్తం అన్నింటినీ కూడా సంకల్పం చేత సృష్టి స్థితి లయములు చేసేటటువంటి వాడు, కాలముతో పరిమితి లేనటువంటి ఆ పరమ వ్యోమమైనటువంటి పరమపదములో ఉండేటటువంటి వాడు పరవాసుదేవుడు, అట్లాంటి ఆయన ఇలా వస్తూ ఉన్నాడు. మరి ఏది జగత్తు యొక్క అండమధ్యమునందు ఒక బ్రహ్మాండ మధ్యములో పృథక్ జనపదే, జనపదము ఏదో ఒక చిన్న ఊరు, ఆ ఊరిలో పుట్టి క్షోధీయ సోపి జనస్య కృతే కృతీత్వం, ఏ ఒక్కరి కోసమో వస్తూ ఉన్నావు ఇక్కడ, నువ్వు వచ్చి అసలు నువ్వు రావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా? నువ్వు రావాల్సిన అవసరం ఏంటి అసలు? నష్టోభవ అంటే దుర్మార్గులందరూ నశించిపోతారు, మరి మరి వారి కోసమా వచ్చేది అంటే కాదు. మరి అదేమిటండి, ఆయన చెప్పాడు కదా పరిత్రాణాయ సాధూనాం అంటూ, మరి సాధువులను పరిత్రాణం చేయటానికి వస్తూ ఉన్నాడు అసలు ప్రధానం ఇదట. సాధువులు అని అంటే వసుదేవుడు, అలాగే దశరథ చక్రవర్తి, యశోద, కౌసల్య, ఋషులు, శబరి, విదురుడు, కుచేలుడు, ఇలాంటి వారిని అందరినీ కూడా సంతోషింపజేయటానికి వస్తూ ఉన్నాడు సుమా. మరి సామాన్యుడా అంటే కాదు, దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతం అంటూ ఉన్నారు. దేవతలకి దానవులకి అందరికీ కూడా ఆయనే అసలు దైవము, ఆయనే అటువంటి మహాపురుషుడు. మరి అదేమిటి, ఏదో జయ విజయులు శాపాల్లో అయితే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణులు శిశుపాల దంతవక్త్రులుగా పుడితే వాళ్ళను రక్షించడం కోసం వచ్చాడని కదా చెబుతూ ఉంటారు అని అంటే వినాశాయ చ దుష్కృతాం అన్నాడట. అంటే చకారము వినాశాయ చ అంటున్నాడు, పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని అసలు వారికి ఆనందం కల్పించడమే ప్రధానమైన లక్ష్యమైనకి ఈ చ అంటే వినాశాయ చ. ఈ చకారం ఏమిటండి అని అంటే ఈ చకారం సంస్కృత భాషలో ఉంటాయి, తూ హి చ స్మాహ వై పాదపూరణే అంటారు, అంటే ఛందస్సు కోసం ఏదో అక్షరాలు కావాల్సి వస్తే వేసుకుంటూ ఉంటారట. ఇలా కవిత్వం చెప్పేవాళ్ళు ఛందస్సుల కోసం వేస్తూ ఉంటారు, ఉజ్జత్ ప్రోజ్జత్ సముజ్జత్ అంటూ ఉపసర్గలు పెడతారు, రకరకాలుగా పెట్టేస్తూ ఉంటారు. మరి అంతేనా అంటే కాదు, ఇది ఈ చకారము అన్వాచయత్తిలే అంటూ ఉన్నారు. అన్వాచయమట, అన్వాచేయమునంటే అప్రధానము. ఏది అప్రధానము? ఈ చకారము ఏ పదం దగ్గర ఉందో అది అప్రధానం. అంటే వినాశము అనేది అప్రధానం, ప్రధానం కాదు. దాన్ని ఆనుషంగికము అని అంటారు. అంటే ఒక పని కోసము చేస్తే మరొకటి కూడా. ఇప్పుడు మామిడి చెట్లు వేస్తారు ఎందుకోసము? ఫలాల కోసమే కదా. మామిడి పళ్ళు కోసం వేస్తారండి, ఎందుకు వేస్తారు? కానీ నీడను కూడా ఇస్తాయి ఆ చెట్లు. మరి నీడ కోసం వేసుకోరుగా చెట్లు. నీడ కోసం కావాలంటే గుడిసె వేసుకుంటారు తప్ప, పళ్ళ కోసం వేసుకుంటే నీడను కూడా ఇస్తుందట. అలాగే ఒక పని కోసం వస్తే, అంటే ఈ సాధు పురుషులను ఆయన రక్షించడానికోసమై, అంటే వాళ్ళని ఆనందపరచడానికై ఆయన వస్తే ఆనుషంగికముగా దుష్కృత వినాశం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆనుషంగికము అంటారంటే అప్రధానము అన్నమాట. అదిగో అలా నాశనం చేయాలంటే ఎక్కడి వరకు అవసరం లేదు, అక్కడ ఉండి ఆ సంకల్పం చేస్తే చాలు, వారే నశించిపోతారు అని చెబుతూ ఉన్నారు. అదిగో అలా వస్తూ ఉన్నావు పృథక్, నువ్వు ఒకనొకరి కోసం వస్తూ ఉన్నావయ్యా. నువ్వు ఏమైనా నీకు అవసరం ఉన్నాయా అసలు పనులు? కృతి త్వం, నువ్వు చేయవలసిందని అంటూ ఏమీ లేదు. పృథక్ జనస్య కృతే, ఎవరి కోసమో ఒకరి కోసం వస్తూ ఉన్నావు. ఇలా వచ్చి అత్ర అవతీర్యా, ఇక్కడ అవతరిస్తూ ఉన్నావు సుమా నీవు. ఏమి అదేమిటయ్యానంటే లోచన గోచరో అభూహు, కళ్ళకు కనపడుతూ ఉన్నావు. పరమాత్మ కళ్ళకు కనపడతాడా అండి? ఏదో ఇప్పుడు కనపడమనండి మరి చూద్దాం. ఇదంతా దేవుడే అంటారు. ఇప్పుడు మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, ఒక సైంటిస్టు ఎవరో రాశారు, నాకు పంపించారు ఒక ఆయన. అది అంటే ఈ ఉన్నాయి కదా చాలా, దాన్ని ఏమంటారు వాట్సాప్లు. ఆయన రాశాడు. ఏం రాశాడు? అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడేమిటి? ఇవన్నీ రసాయన క్రియలు, మన శరీరంలో వచ్చేటటువంటివి. నీకు ఒక రోగం వచ్చిందనుకో, ఆ రోగము అది చెడిపోతుంది, దాని ద్వారా నీ శరీర ప్రక్రియ అంతా చెడిపోతుంది, ఆగిపోతుంది, చనిపోతావు. ఏదో ఒక లివర్ చెడిపోయిందనుకోండి, ఒక హార్ట్ చెడిపోయిందనుకోండి, వాటి ద్వారా నీవు రసాయనిక చర్యలు పూర్తిగా నీ శరీరంలో ఉన్నాయి జరగవు. కనుక ఇది ఏమవుతుంది? చలనరహితమైపోతుంది. అంతే తప్ప అసలు దీంట్లో ఒక జీవుడేమిటి, లేదు ఒక ప్రాణమేమిటి, అది లేచిపోవటమేమిటి, అసలు ఇది అంతా కూడా ఒక తెలివి తక్కువ అన్నాడు ఆయన. ఉంటే నిరూపించండి అని అడుగుతున్నాడు కూడా. పైగా నేను సత్యాన్వేషిణి అంటున్నాడు, నేను సత్యాన్ని అన్వేషిస్తూ ఉన్నా అన్నాడు. మీరు చూడండి ఏం నిరూపిస్తారు, దేవుడిని ఎలా నిరూపించగలరండి? గుడిలో ఉన్నవాడు దేవుడని చెబుతున్నారు. ఆ గుడిలో ఉన్న దేవుడికి ఏదో అన్నం పెట్టలేదు, ఆ దేవుడు మన కాపాడుతాడంటారు, నైవేద్యాలు అందట్లేదు, పూజలు జరగట్లేదు అని పెద్ద గోళ బయట. అలాగే అర్చ ఒక అవతారం అని చెబుతున్నారు. పరమాత్మ అవతారం అట, అర్చ అవతారము, అన్ని శక్తులు ఆయనలో ఉన్నాయట. మరి ఉన్నప్పుడు ఆయనకేమిటి? ఆయన కోసం మళ్ళీ వీళ్ళు మంగళాశాసనాలు చేస్తారట. ఏమిటి మంగళాశాసనాలు? ఆ పెరియాళ్ళ వారు లాంటి వాళ్ళంటే వారికి ఏదో ఒక భావావేశము, భావోద్వేగము వచ్చేసింది. ఆయనేమి మంగళాశాసనం చేద్దామనేమి వెళ్ళలేదు. అర్చాస్వరూపంలో ఉన్నటువంటి స్వామికి స్నానం చేయించాలని వెళ్ళాడు ఆయన. ఏం పట్టుకుని వెళ్ళాడండి? పులి పజం అంటాడు ఆయన, చింతపండు. చింతపండుతో ఎవరికి స్నానం చేస్తారు? ఇత్తడి విగ్రహానికి చేస్తారా, మనిషికి చేస్తారా? మనిషికి అయితే సేకాయ పొడులు ఇంకేయో ఉంటాయి పోని, ఆ సబ్బులు ఈనాటి అవి లేకపోయినా. కానీ చింతపండుతో రుద్దుతారా? చింతపండుతో రుద్దేది ఏది? ఆ ఇత్తడి విగ్రహాలు. ఆయన అలా వెళ్ళాడు, పాపం ఇదిగో చింతపండు పట్టుకు నుంచున్నారు రావయ్యా అంటాడు స్నానానికి. ఇంకా వచ్చేదేమిటి? అత్యా విగ్రహం అక్కడే ఉంది, కృష్ణుడు వెళ్ళిపోయినట్టు, తను యశోద అయినట్టు భావంలో అనుకుంటారు. అది ఆళ్ళవారు లాంటి వారికి కలిగింది, ఇంకా కొందరికి కలగవచ్చు. దాన్ని నటిస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఆ పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అది ఒక తమిళ పదము, దాన్ని ఏం తప్పు కాదు, కానీ పరమాత్మ అంటేనే తప్పన్నట్టు మాట్లాడతారు. తమిళ పదములు వాడకపోతే తప్పన్నట్టు మాట్లాడతారు. ఇట్లా తయారైపోయారంతా అనుకరణ, అనుసరణ. ఏమిటి ఇక్కడ ఏం చూపిస్తారు ఇక్కడ? మరి అతను అడుగుతున్నాడు, అది ఉన్నప్పుడు వాట్సాప్లో ఎవ్వరు చెప్పగలరో చెప్పమని అడుగుతున్నాడు. అతడే కాదు చాలామంది అడిగారు దేవుడిని చూపించండి అని. మరి ఉంటే నిరూపించండి. ఏమి నిరూపిస్తారు, ఎలా నిరూపిస్తారు, రకరకాలు చెబుతారు. ఏదో రాహుకేతువులు పట్టుకునేటప్పుడు కొన్ని గుళ్ళు తెరిచి ఉంటాయి, తెరిచి ఉంటే ఏమైంది, ఇప్పుడు మిగిలిన గుళ్ళు అన్నీ తెరిచి ఉన్నాయి, ఏమీ కాదు, అక్కడ ఏమీ కాదు, ఇక్కడ ఏమీ కాదు. వాళ్ళ జన విజ్ఞాన వేదిక వాళ్ళు అసలు తింటా నుంచుంటున్నారు, వీళ్ళు ఏదో చెబుతున్నారు, మరి ఎక్కడన్నా చూపగలరా, ఏమీ లేదు. ఇలాంటివి మరి ఎక్కడ, అసలు దేవుడిని నువ్వు ఎక్కడ చూపిస్తావు, నువ్వు ఎక్కడ చూపలేవు. ఏదో నీ ఇష్టం, నువ్వు విన్నా నీకు లొంగేడా, నీ మాట వింటే ఇక ఆడిని తొక్కి చంపుతారు. ఇప్పుడు చాలామంది అంటున్నారు దేశ రక్షణ కోసము ఆర్ఎస్ఎస్లో చేరండి, ఆర్ఎస్ఎస్లో చేరండి అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బయట ఉంటేనేమో మమ్మల్ని ఉగ్రవాదులని తిడుతున్నారు, హిందువులు హిందువులు అని చెబుతున్నారు, లోపలికి వస్తేనేమో కులంతో చంపేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. మరి కులవాదమే పెంచు తెచ్చింది ఇక్కడ, పిడివాదం ఇది, కులము గొప్ప కులము గొప్ప. ఏమిటి కులం గొప్ప, దేనికి పనికొస్తుంది నీ కులము, కూర వండుకోవడానికి పనికొస్తుందా, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి పనికొస్తుందా. కానీ ఇలా అయిపోయింది దేశమంతా. అతడు అడుగుతున్నాడు ఏం చెప్తారండి, అతడే కాదు ఎందరో అడిగారు, ఈనాడు కాదు ఈనాటి నుంచో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, ఎప్పుడూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమైనా చెప్పగలరా, చెప్పలేరు. మరి నాకే కదా పంపించింది, మరి మీరేం చెప్పారండి అని అంటారా, నే చెప్పింది చెబుతున్నా వినండి. అయ్యా అతను చెప్పింది పరమ సత్యము, అవన్నీ రసాయనక క్రియలు జరుగుతూ ఉంటాయి, ఈ సైన్స్ చెప్పింది అంతా సత్యమే. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా అయితేనే ఒప్పుకుంటాము అంటారు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ప్రత్యక్షంగా మనం ఇప్పుడు ఏమీ చూపలేము, మన దగ్గర ఏ ఆధారాలు లేవు. శాస్త్రము విశ్వాసము ఈ రెండే దేవుడు అంటే. విశ్వాసం ఉండాలి పెద్దలు చెప్పారని, ఆ చెప్పిన శాస్త్రము నమ్మాలి, అప్పుడే నువ్వు నమ్మనంటే ఏమీ చేయలేవు. కనుక అదిగో అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ లోకానికి లోచన గోచరుడయ్యాడు, కళ్ళకి కనపడ్డాడు. సకల మనుజ నయన విషయతాంగత, అప్పుడు కళ్ళకి కనపడ్డాడు. మరి కృష్ణుడుగా రాముడుగా అప్పుడు కనపడతాడా, అప్పుడు కనపడ్డాడు, అది కాలం అది. అందుకే వాటిని విభవావతారాలు అన్నారు. అప్పుడు అప్పుడు చెప్పాడు, మరి తన శక్తిని చూపించాడు, భక్తులను రక్షించాడు, ఆ ద్రౌపది శరణాగతి చేస్తే కాపాడాడు, అట్లా విభీషణుడు చేస్తే కాపాడాడు. మరి అలా ఒక శరీరాన్ని ధరించి వచ్చి చేశాడు. ఇప్పుడు ఎక్కడుంది, ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఏమి చేయలేరు, ఎవరూ చేయలేరు. వీలైనంత దండుకుంటానికి చూస్తారు, దేవుడు పేరుతో తినేయటమే. ఎవరు అని అంటే అందరూ, ఒకరు వారు వీరని ఏం కాదు, మొత్తం అందరూ అదే పనిచేసేవాళ్ళే. లేదంటే పేదలకు పెట్టండి చూద్దాం, మరి ఎంతమంది లేరు. ఆ దేవుడు గుడి ముందు అడుక్కునేవాళ్ళు, మరి అదే వాడు అంటాడు ఆ కమలహాసను, అడుక్కునే వాళ్ళే బాగు చేయలేనాడు. కాకపోతే వాడికి తెలియదు అనుకోండి, అడుక్కునేవాళ్ళు కూడా బ్యాంకు బ్యాలెన్సులు చాలా ఉంటాయని, అది వేరే. అలాంటి వాళ్ళు ఉన్నారు అడుక్కునే వాళ్ళలో, అసలు లేని వాళ్ళు, యథార్థమైన వాళ్ళు ఉన్నారు, తిండి లేని వాళ్ళు ఉన్నారు, చాలా పోస్టులు పెడుతూ ఉంటారు. మరి ఎంతమంది లేరు ఇప్పుడు దీనులు అనాథులు. ఎక్కడైనా వారిని కాపాడటం అనేది అసలు అక్కడ కనపడుతుందా మనకి, ఏదో కొద్దిమంది కనపడుతూ ఉంటారు చేస్తున్నారు, కానీ ఇలా చేయటం లేదు. కనుక అలా అవతరించి కళ్ళకు కనపడ్డావయ్యా నువ్వు, కానీ సామాన్యమైనటువంటి వాడివి కాదు సుమా, ఎక్కడో ఉండవలసినటువంటి వాడివి. అందుకే ఇప్పుడు అంటుంటారు అలాంటి వాళ్ళు లేరా, మేము ఇప్పుడు ఎప్పుడైతే ధర్మ సంస్థాపన కోసం వచ్చానంటాడు, దుష్కృతుల్ని నాశనం చేయటానికి అంటాడు, రావణుడు దుశ్శాసనుడు అట్లాంటి వాళ్ళు లేరా అని అంటుంటారు. ఉంటారు, మనమేం చేస్తాం, అది ఆయన సంభవామి, ఆయన ఇష్టం అంటున్నాడు. ఆయన ఇచ్చాగృహీత అభిమతోరు దేహ, నా ఇచ్ఛ అంటూ ఉన్నాడు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, దాన్ని ఎవడం చేయగలడు. ఆయన చెప్పిన మాట అది. ఇప్పటి మోసాలు చేసే వాళ్ళని మాత్రం ఎవరూ క్షమించకూడదు. కనుక అలా వస్తూ ఉన్నావు స్వామి నీవు, పైగా ఇంత ఇటువంటిది ఈ దశరథుడు, జనకుడు, వసుదేవుడు లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే, ఏది ఆ సంటి బిడ్డలు లాంటి వాళ్ళే, ఆ లేకపోతే బతకలేనటువంటి వాళ్ళు అదిగో అలా వచ్చాడు అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏమిటి అసలు ఇంతకీ చెప్పవచ్చినది అని అంటే, పరమాత్మ శరీరంలో లక్ష్మీదేవి ఉన్నది, పరమశివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు. వాళ్ళని తక్కువగా ఎందుకు చూడాలి అంటాం? పరమాత్మతో సమానంగా చూడవసరం లేదు. కానీ వారిని నిందించే వాళ్ళు పెరిగిపోయారు. అసలు శివ అనే మాటే అనకూడదట. మరి ఎంత చక్కగా చెబుతున్నారండి చెప్పేవాళ్ళు ఇదివరకు. వేకనూరు వచ్చి చెప్పేవారండి కొందరు మహాత్ములు. ఏమని చెప్పేవారంటే, నువ్వు సముద్రం దగ్గర ఉన్నావనుకో, నిన్ను ఆబోతెద్దు తరుముకొస్తుంటే అక్కడ శివాలయం ఉంది ఒక చోట, అటుపక్క సముద్రం ఉంది, నువ్వు సముద్రంలో పడి సావనైనా సావు కానీ శివాలయంలోకి అడుగు పెట్టబాక. ఇట్లాంటివి చెప్పిన వాళ్ళు అప్పుడే కాదు ఇప్పటికీ ఉన్నారు. మన సంప్రదాయాలు కాదు, మనవి కాదు, మన దర్శనాలు కాదు, మన ఈ పనికిరావు, ఈ పనికిరావు, అవి పనికిరావు. మరి వీళ్ళు పనికి వస్తున్నారు దేశానికి. ఈ విధంగా అయిపోయినటువంటిది ఏమీ అవసరం లేదు. వారినేమి సమానంగా పూజించమంటల, గౌరవించండి, ద్వేషించకండి. పరమాత్మ శరీరంలో ఉన్నారు అని అంటే మరి ఇప్పుడు అడవివలందాని గోపురము, శ్రీరంగ గోపురాలు లోపల ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడంటే ఆనందపడతల్లా మనము? అలాంటిది తన శరీరంలోనే ఇస్తే అభిషేకాలు చేస్తావే ఆయనకి, మరి ఆరాధనలు చేస్తావే, పూజలు చేస్తావే, ఆ శరీరంలో ఉన్నవారి మీద ద్వేషమేమిటి అసలు? ఎంత పొరపాటు ఇది, గమనించండి, అందరూ గమనించండి. వారు వీరని కాదు, గౌరవించాలి వారిని, ఎప్పుడూ గౌరవించాలి. నువ్వంటావా నేను గౌరవిస్తా, నేను ఎప్పుడూ పరమశివుడి మీద నేను ప్రార్థన గీతములు కూడా రాశా. నిటాలాక్షవర జటా జూటతట నటాభ్ర తటినీ ఛట ఛటార వదభంగ తరంగ మృదంగ భంగిమ ప్రకృతి పురుషుల లీల ఇది రసమయ జీవన హేళ అంటూ ఎన్నో రాశాను. ఆయన నాకు కనపడ్డాడు, అమ్మవారు నాకు కలలో కనపడిందని ఎన్నోసార్లు చెప్పాను. ఆమె మేనత్ అంటాను, ఆయన మేనమామ అంటాను అని కూడా నేను భావిస్తానని చెప్పా. ఎక్కడ శివాలయము నేను నమస్కరిస్తా, వెళ్తా, ఎక్కడున్నా వెళ్తా. ఎన్నోసార్లు జరిగిందలా, జరుగుతూనే ఉంటుంది. అయితే పరమాత్మ నారాయణుడు, వారు అన్నారు మనము అంటాము, అందరమీ అనాలి. అద్వేష్ట సర్వభూతానాం, సామాన్యులను కూడా ద్వేషించవద్దు అని అంటే అంతటి మహాపురుషులను నిందిస్తే రౌరవాది నరకాలకు ఎలాగో పోతారు. కనుక అదిగో అది గమనించండి అని తెలుసుకోవాలి. దీంట్లో మనకి ఈ సంగతులు తెలియచేస్తూ ఉన్నారు నమ్మాళ్ళ వారు. జై రామానుజ, జై శ్రీ సఠారి వేదం, జై శ్రీరామ్.